ప్రాప్తమల కాల అతీత వికాస సామజ సాధుసారాప్తమల కాల అతీత వికాస సాధుసారాప్తమల కాల ஒன்றே

Come on, Dad. Then he said, God, yeah, yeah, yeah. Yeah.